Whoa! ఉభయోః బహుసామి పర్వ సమాప్తం ఏకసామి పర్వ ప్రారంభ ఏంకయంతే పాపాస్యవా ఇంద్రం జాతం ఉపాసతాయ మన్వానాసా సోవేరియా ఆయ్ వియారాయ్ వా ృతా ప్రజకులయ్యాఘాన నవదే నవయ్యా ఇంద్రాయ స్వాస్థే ఘతా ప్రాతిష్కృత మల్మోరో నత్వా మా ఇంద్ర తేజ్యా సర్గాయ విరక్షిణః ఇంద్రం వాణే హాయ అనాడద వాయేడ ఇంద్రయేడ దదాతునః వాహరే విభక్షణాః ఏభాయే వాయే దదాతు వాహ వాయే దదాతు భావంత భగవంతమాసేనా ఇంద్ర ప్రహద అదే మా జనోహయ సస్యమానోరాయ ఆయకేత నాదాయాత్ర గే యమానా ఇంద్రోక్తాయ బ్రహ్మాండాయ ఏకసామి పర్వ సమాప్తం. ఐంద్రం బృహతి పర్వ ప్రారంభ. అభిద్వాస సోవాద్రేశం ఆద్రేశం ఆయేషానమే రాతాస్తోషః ఆహస్తోషః అభిద్వాసో రణో నమః ఆదగ్ధాయ ధాయినా జగత్తా స్మామ్రేతే సహా వా వా వా Oh.